బంగారు రంగుల చిలక పలకవే. ప్రేమే ఉందని నాపైన అలకే లేదని నిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వల్ల చావెదు ఓ బంగారు రంగుల చిలక పలకవే. ప్రేమే ఉందని నాపైన అలకే లేదని. నా పైన అలకే లేదని.